నా మనసు నిండలేదే, ఏనాటి బంధమే అనురాగం తనివి తీరలేదే, నా మనసు నిండలేదే, ఏనాటి బంధమే అనురాగం చెలియా ఓ చెలియా. ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలుగా మీ, ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలుగా మీ, ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడమే. అందని అందాల అంచుకే చేరినను, అందని అందాల అంచుకే చేరినను, విరిసిన పరువాల లోతులే చూసినను, కనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏనాటి బాధమే అనురాగం కనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏనాటి బంధమే అనురాగం. నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం.